ఐంద్రం దృష్టుపర్వ ప్రారంభ అసో వేద మాంగ జయమంధ న్యోహే ద్రాజన క్షేమ మంద మాదాయో ఆయే ఆయే జయ్యా వాయ్ అసవిదేవంగర్జే కాంధ ఆంధ అంధ మా చేతు బ్రహ్మ వాజాం ఆహన భరా సువితాం యజ్ఞకోణ వాహన స్మనా సహియా మా ఇంద్రహస్తం అసోపా ఆయవాసోణాం అసోణాం అసోణాం విద్మహిద్వా గోపదే సోరగోణాం రగోణాం రగోణాం అస్మభ్యంజాయ ఏతమమ్రేతం ఏతమమ్ ఏతమృతం ఏతమృత పూర్వ్యోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహోహ యాదవ సాయతరాయరక్షే నాయ వజ్రేణే శాంతమాని వాచాంద్రియా స్మాయ స్వే కాయ రక్షః సవే రాయ రక్షః సవే సవేరాయ రక్ష ప్రధానాయాసే భయ భయాయ భయా మాతాయం కృణః సపోర్వాయ ప్రమోదయ తా మాఘానే మాఘవా ఐంద్రం త్రిష్టుపర్వ సమాప్తం. ఐంద్రం అనుష్టుపర్వ ప్రారంభ. గాయ ప్రాయణా అర్చమ కాయణా బ్రహ్మా మార్గేనా అచందేయా కామార్గేనా బ్రహ్మణ స్వాసతాగ్రాత బ్రహ్మణ స్వాహయే సాతాగ్రాత ఉద్వంసమివాయే మేర ఉద్వంసమాయే ఆయ మాయ రాయ గాయత్రేణ అర్జంతకమర్గాయణా బ్రహ్మణ స్వాహయ సరగ్రాసమివాయ మేర ఉద్వాసామి ఉప మాయ ఇంద్రం విశ్వాహ ఆవే వృధాన్ సాముద్రవ్యాంగేరా రాజే తమాయనా పాజం పదం ఇంద్రం విశ్వాహ అవే వృధాన్ సామద్రవ్యా సమ గిరా రాధే తామాహం రాధే నాం పాజానాం సాత్ పాదిం పాదేహం ఇంద్రం విశ్వావేవృతం సముద్రావ్యా సాంగేరా రాధే తమాం రాజాయనాం పాదనాం పాదం పాదే ఇంద్రం విశ్వావేవృతం అయ్యాహయే సముద్రావ్యా సాధాంగాయరా అయ్యా రథాయమాహం రథాయనాం అయ్యాయ పాదాయం పాతే అయ్యాయ సమద్రవ్యాధృతం ధాయిరా అయ్యా పాఠాయితామంగ్ర థాయినాహం అయ్యా పాజానాం సత్పాద్యం పాదే అయ్యా హయా ఇదం విశ్వాః అవేవాధాః సమద్రవ్యా చాసంగాయేరాః రచేతమం రాచారేణాం వాజానాం సాత్ వాజం పాదే హయాయ భయాయ భయా భయాయ భయా విద్వదా భయా సాయ భారోహయ జ్ఞానేంద్రయ అనాహ ఆసేవాదవంద్రివ తాధస్తాన్నాహ వేవే తద్వదావ్ భయాహ సాయాహ భా